శాఖాయాం ఆగ్నేయం పర్వ ప్రారంభ. ఓం భూర్భువస్వాతర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయాన ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్య వై భా Yeah. యేషు ప్రభవో ఆనాయ దాయ ఆ ఆయ ఆ Ah.

తత్పాదాయ వాయ వాయ భవాయ వడాదాయ సదాయ గాయరా యజ్ఞాయ వాగ్రయాయ గిరా ఆ సేహ భర Ah. అథా అసిహావో